పురాసన్నయస్మైమాదేవాజేతన్నాశక్వంతస్కృవతాగ్నిమేకంసోమగం శల్యం విష్ణుంతే జనంతేమాద్రైత్యే క్రూర పశూనామధిపతిస్తాగం రుద్రోపాసుపురోకేభ్యోకేభ్యోదాన్ ప్రాణుతయపరాణుతేనాహుతిం పురస్తాహుయాహుతిం పురస్తాహుయాగన్యం ముఖం గురుయాఘారమాఘారయతే ప్రజ్ఞాపరాగతిక్రమ్య జహాది పరాజయమాన భ్రాతుర్వ్యాన్ ప్రణుదయ పునరాక్రమ్యోపదంజహాది ప్రణుద్యైవేభ్యోకేభ్రాతుర్వ్యాన్ జిత్వాదేవాలయా ప్రాతరుపద ఉపాధేనన్నస్తాభిరసుధానాయత్సాయం ప్రాతరుపద ఉపసద్యంతే హోరాత్రాభ్యామే దృమాన భ్రాతృవ్యాన్ ప్రణుదేయా ప్రాతుర్యాజ్యాస్తాయం పురోణవాక్యాయాయ విశ్వపద ఉపయతి త్రయమే లోకాయమానే లోకాన్ ప్రేణాదిషత్సంపద్యంతే షడ్వారతమరతోనే ప్రేణాది ద్వాదశాయన సోమ ఉపయతి ద్వాదశమాదా సంవత్సరమేవ ప్రేణాది చతుర్వింశతి సంపద్యంతే చతుర్వింశతిర్ధమాసార్ధమాసా ప్రేమాచారామవాందరదేక్షముపేయాజ్య కామయేదాస్మిన్ మే లోకేర్భుభగ్రస్యాదిత్యేకమగ్రే షద్వాపక్షత్రేణ స చతురేషావారాగ్రావాందరదేక్షాస్మిన్నేవాస్మై లోకేర్భుభం భవతి పరోపరీయసేవాంతరదేక్షముపేయాజ్య కామయేదాముష్మిన్ మే లోకేర్భుభగ్రస్యాదిత్రేణ సద్భావైకమేధావేపరోపరీయస్యవాంతరదేక్షాముష్మిన్నేవాస్మై లోకేర్భుభం భవతి స్వర్గం వా ఏతే లోకయ్యం దిగముపద ఉపయంతి ధాన్యమున్మయ దేహీయత సనోదేషేతి సోమేయమిశ్రాంతో హీయత ఉదస నిష్ట్యాయ సహవసతి తస్మాపరమున్మయేద్రభ్యోన్మయేదైతే పశూనాగం లోపగం రూపే దైవ పశూనబంధే యజ్ఞో దేవేభ్యోనిలాయ ృథివేంద్రామిషత్వం దేవాస్తాక్షంతమింద్రపర్యపర్యక్రావత్సోమాయముపర్యపర్యక్రమేహం దుర్గేహం చేగత్వమిహం దుర్గాదాహత్యేసోబ్రవీద్ దుర్గేవేహంతావోజావరాహోయం వామోష సప్తానాంగిరేణాస్తాం వేద్యమధురాణాన్ విభర్జితం చెయ్యతి దుర్గేహం దాసేతి సదర్భవంజేన ముద్రక్య సప్తగిరేమహన్ స్వాబ్రవీద్ దుర్గాద్వా ఆహత్తావోచసాయేతమాహరేది తమేభ్యయజ్ఞయేవ యజ్ఞమాహరత్యం విత్తం వేద్యమసురాణామవిందం తదేకం వేద్యై వేదిత్తమసురాణాం వాయ్యమగ్రాదేత్యావదాసేన పరామశ్యతి తావద్దేవానాం తే దేవా బ్రువన్న శ్యామేదిగంసలాభృగేత్రిక్రామజితావన్నో దత్తేంద్రస్ సలాభృగే రూపం కృత్వమాంద్రిసర్వదపర్యక్రామత్తది మామవిందం దయది మామవిందం దేవేదిత్తగుంసావాయగం సర్వైవ వేదయతి రక్ష్యామే జిద్మాయ విజంతే త్రిగుంశత్పదాని పశ్చాత్తిరస్చే భవతి త్రిగుంశప్రాగే చతుర్వింశతి పురస్తాశ్చేదశ సంపద్యం దేవ విరాజైవాన్నాద్యమవరుంధముద్ధం దేవాస్యామేభ్యంతరపహంత్యుద్ధంతి పాదోడదయ పరా భవంతి పరిహిస్తున్నది పాదోడదయ పునరాభవంత్యుత్తరం పరిగిణముత్తర పరిహిస్తున్నది ప్రజా మే పరిహరియజమానముత్తర పరిహరియజమానమేవాయజమానాదుత్తరం కరో యజమానో యజమానాదుత్తర యద్వానీశానో భారవాదత్తేష్యేయద్వాదశాన్నస్యోపదస్యస్తిస్రోహీనస్యయజ్ఞస్య విలోమక్రియేతిస్రేవదాన్నస్యోపదోద్వాదశాహీనస్యయజ్ఞస్య దవేర్యత్రాయాసోమక్రియేతే వత్సస్తే కష్టనో భాగీ శోచై కర్మిస్తరం ప్రథమ భయత్యసత్వావసత్రేణ సచతురయేతద్వయం క్షురపవిధావ్రతయ్యేన ప్రజాతాన్ భాగరుజాన్ ేణ సత్వాపేకమేషు జఘనన్నామం ప్రదంతమస్తవర్గమే ప్రజయా పశుభర్యవాగోరాజన్యస్ వ్రతం క్రూరేవేయవాగో క్రూరైవారణ్యావజ్రస్వ్యామిక్షావేష్య వాగయజ్ఞస్య లోపం పుష్ేవయో బ్రాహ్మణస్య ్రాహ్మణ్యజపయస్తేజైవజపయ ఆత్మన్ధత్తేపయ సా వే గర్భావర్భందే గర్భయవ ఖలు వాయోయో వ్రతం భవత్యాత్మానమేవ తద్వద్ధయతి త్రివ్రతో వే మనురాధేవ్రతా అసురాయకం వ్రతా దేవా ప్రాతర్మభ్యంజనే సాయం తన్మనా వ్రతమాధే పాకయజ్ఞస్య రూపం పుష్ట్యై ధ్యంకృపం తదస్తే పరా భవన్ మధ్యం దినే మధ్య రాత్రే దేవానాం తదస్తే భవన్ సువర్గం లోకవాయన యజస్య మధ్యం దినే మధ్య రాత్రే వ్రతం భవతి మధ్యతో వా అన్నేన భుంజతే మధ్యదేవదోర్జం ధత్తే భ్రాతృవ్యా విభోత్యే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యా భవతి గర్భో వా ఏదయద్దే క్షిత ప్రహదేర్గర్భస్కందరి తాదృగే వదన్న ప్రవస్తవ్యమాత్మనో గోపీశాఘ్రకుల గోపోగ్నిస్తే క్షిత ప్రవదే సలేన మేశ్వరో నోత్థాయహంతో ప్రవస్తవ్యమాత్మనో గుప్తే దక్షిణదశ్వేదద్వేషమాణస్యాయతనగ్స్తగేమాయతనే యజ్ఞమభ్యావృత్యసే దేవతా ఏవ యజ్ఞమభ్యావృత్యసే పురోహమిషిదే భయజనేజాజనేజ్ఞంకామలేపై నమత్తరో యజ్ఞో నమేదభిషు వర్గం లోకంజయజిత్యేతద్వై పురోహమిషిదే భయజనేయస్య హోతా ప్రాదరణ భాగమనప్రభన్నగ్నిమవాయత్యమభిమశ్చక్రుపై నమత్తరో యజ్ఞో నమత్తభిషు వర్గం లోకంజయత్యాప్తే వైదనేజాజయద్భ్రాతృజవంతం పంచాం వాహి స్పర్శయే కర్తం వాజా వర్ణాన భయజనాదంగిరదస్వర్గం లోకమాయన్నంతరాహవనీయం చర్ధానం చర్గస్యాదంతరాహవిర్ధానం చతశ్చాద్వరాదశ్చకారుభవత్యంతేజద్వైతృన్నదందే భయజనకం సువర్గమేవ లోకమేది ప్రతిష్ఠితే దే భయజనే ప్రతిష్టాకామేతద్వై ప్రతిష్ఠితం దే భయజనయ్యత్ సర్వదస్తమం ప్రత్యేవతిష్ఠతి యత్తాన్యావోషదయో విరిజత్తాస్తు పశుకామేతద్వై పశూనాగం రూపకం రూపేణైవాశూనవరం దేవశుమాజ్ఞం గ్రాహయమిత్రేతం దేవయజనయ్యేవాస్తయజ్ఞం గ్రాహయవృత్తేవృత్తమయ్యం పాత్ర వాల్పే వామే వాగం జయన్ భౌతికామం కార్యోపేభ్యోత్తర వేదస్ గంభీ రూపం గయానందరా వక్రం యాదక్షత్తేవామన్యంతయరాయముపావత్సరీరం భవిష్యంతి తాముపామంత్రయంతరం వృణే సర్వాన్మయాగామాన్యష్టమూర్వాన్మాగ్నేరాహుతిరస్తమదాయుత్తర వేదిం పూర్వామగ్నేఘారయం దివారృతజ్ఞశ్చేషమ్యజాపరిమిత్రేవాస్తేషాహోయుక్త నైవయుక్తమవరంధే విత్తాజలీ మేషేత్యాహ విత్తాఖ్యే నానావత్ విత్తాజలీ మేషేత్యాహ విత్తాఖ్యే నానావదవదాన్మానాథితమిత్యాహనాథితాఖ్యే నానావదవదాన్మావ్యథితమిత్యాహవ్యథితాఖ్యే నానావద్విజయరజ్ఞం నభో నామాజ్ఞే అంగిరయత్రహరేవేషులోకేష్టగ్రయస్థానేవృంధేతోష్ంభరచుంభేరేత్యాహుంభేరేషారోపం కృత్వయానందరవక్రమ్యాదక్షసర్ప్రసస్వాదుతయజ్ఞపజప్రసదామిత్యాహయమానమేవ ప్రజాప్రజేదాహృద్ధ్యాయంద్రగోరోపజభిరస్తాపాదపనోజవాదక్షిణమత్తరవేద్యాక్షిణమత్తరవేద్యేన్యాయ్యదేవదత్రక్రూరం దక్షిణమత్తరవేద్యేన హేద్యదేవదత్రక్రూరం దక్షేణ శమయ జయం దశ్యాంధ్యాయ్యుతేన మత్పయతి భ్రాతుర్వ్యానభ్యభవందేజురాన్భ్రాతుర్వ్యానభిభోజాకామయంద ప్రజాండిందే మహేదిజుగవ శృంభేరదయ ప్రజాపలి స్వాహేది ప్రజామవిందే ప్రజాం విత్వా కామయంత పశోనవిందే వ్యాఘారేణి పంచాక్షరాపంక్తి పాంతో యజ్ఞో యజ్ఞమేవృంధ్యక్షయా వ్యాఘారేష్మాదక్షయా పదవాంగాని ప్రహరణ్యే ప్రతిష్టైతే భూతేభ్యస్తముగృహాదిగదేవా భూతాస్తేభాగేయంతానేవేన ప్రేణాది పౌరుద్రవాన్ పరిధేన్ పరిధాం రాజానాం విధృత్య ప్రయోగ్యయాగం స్వాభ్రాతర సంతే దేవేభ్యోహవ్యం వహంత ప్రామీయంత స్వాభ్యరభిభేదిత్సం వావస్యాక్షిమాయాం వనస్పతిష్వసత్తాం పోదుద్రౌయామోషేతాగం సుగం శిరేతుంతరాశంగేతం దేవతా ప్రేషమే చందమన్వవిందం తమబ్రువన్వపన ఆవర్తస్తహవ్యన్నాభేద్వరం ప్రణయ్య దేవగృహేతస్యాహుతస్యమహిత్వజస్తం తన్మే భ్రాతృణాం భాగధేయమదిస్మాద్యగృహీతస్యాహుతస్యమహిత్వజస్తం ప్రేణాదిశోమన్యతాస్థంపంతో మే పూర్వే భ్రాతర పరిధయే వర్ణ భాషా దేవైన మంచది సమర్థయతి యజమానేన సంవితౌదుంబరే భవతి

ఏ గృహ్ణదేగత్సహోపపాదయేదుపపాదయతి సౌమ్యత్యా ప్రపాదయతి స్వదేవేనం దేవతయా ప్రపాదయత్రిత్యాస్తాసీదేత్యాహయసాయజురేవేదజమానో వాగేదస్వరాగోప్తాభవత్యేదవో దేవతమిదస్వమైత్యాహరమిదృప్రచోదయేవేనం దేవతాభ్యస్తం ప్రయచ్చేదత్వం సోమదేవో దేవానుపాగా ఇత్యాహ దేవోక్యేదం దేవానుపైదేదమహం మనుష్యో మనుష్యానిత్యాహ మనుష్యో ఓక్యేదం మనుష్యానుపైదిగదేదజన్న బ్రూయా ప్రజాపదుర్యజమానస్ ప్రజాయస్వేణేత్యాహ ప్రజగైవ పదభిః సహేమల్లోకముపావర్తతే నమో దేవేభ్యేత్యాహ నమస్కారో హి దేవానాగస్వధా పితృభ్యరిత్యాహ స్వధాకారో హి పితృణా పితమహన్నర్వరుణస్య పాశాదిత్యాహ వరుణ పాశా దేవజన్మోచ్యతే ప్రదవద ఆత్మన పూర్వాతనో రాజేయేత్యాహ కో హి తద్వేదయత్వీయాన్ శ్రవశ భూతే పునర్వాదదా జనవేరగ్రావా నవై సోమస్తరాజ్ఞామలింసేనాయ ఏం విద్వాన్ బ్రాహ్మణాగ్నే సౌపవాదే నిలయనం మలింసేనావిందతే వైష్ణవ వ్యర్చాహుత్యో మమచ్చైతి వైష్ణవో వై దేవతయాయోపస్వదేవేనం దేవతగాచ్చేత్యన్యానగాన్నాన్యానుపాగామిత్యాహాదిత్యన్యానే సర్వాత్మాపరేరవిదం పరోవహేత్యాహార్వాఘ్యేనం పరేర్విందది పరోవహేస్తందాజుదేవేనం దేవయజ్ఞాయాహ దేవయజ్ఞాయైక్యేనం జడతే దేవస్థానమిదామద్వాహ ైనగం విగం శ్రేరిత్యాహవజ్రోవేష్ప్రథమేణ వనస్పతే సదవలుషోమిక్షితమేతామాసామేతాప్రతిష్ఠితస్యాహంతస్మై వృత్తేదవై వనస్పతి నామ ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత ్రం వృత్తేదవే వనస్పతీ నామవ్యాపదవాన్స్పతీనాశవ్యపదవాన్ప్రతిష్ఠితం వృత్తే ప్రతిష్టాగామస్తేదవే వనస్పతీనాతిష్టోయోషప్రత్యయపతిష్టయప్రత్యంగుపరదత్తం వృత్తే సైవేదమభ్యుపనద పంచాలస్మై వృత్తేంగాపగేతోపై నముత్తరో యజ్ఞో నమేది పంచాక్షరా పంచుపాంతో యజ్ఞముపై నముత్తరో యజ్ఞో నమతిషరత్రిం ప్రతిష్టాగామస్య షడ్వారదవరదుష్వేవ ప్రతిష్ఠతి సప్తారత్రిం పశుగామస్య సప్తపదాశక్వరీవశక్వరీ పశో నేవామరుంధే నవారత్రిం తేజస్కామస్య త్రిపదాస్తోమేన సంవిధం తేజస్త్రివృత్తేజస్తే ఏకాదశారత్యమింద్రియగామస్తేకాదశాక్షరాదశాక్షరాదశారత్యం భ్రాతర్వ్యవద పంచదశావద్భ్రాజాగామస్యప్రజాప్రజాపతేజాయత్రీ యజ్ఞముఖం తేజదేవ గాయత్రిగాయజ్ఞముఖేణ సంవిత ేత్వాంతరిక్షాయత్వాదివేత్వేత్యాహైభ్యదేవేన లోకేభ్య ప్రాక్షది పరాక్షది పరాయ మహిషుమర్గో లోక క్రూరవిభవానేతత్కరోక్షరత్యపోవనయజాంజేయవేదవనయ్యోర్గ్వయ్యవో యజమానేన యోపస్వంవితో యావానేవ యజమానస్తామదేవేవాస్మిన్నోర్జంధాధిపతృణాగం సదనమతేజి బర్హిరవస్తృణాధిపతే భక్త్యా నిఖాదయ్యద్బర్హిర్నవర్తేర్యమినయాద్దేవచ్చో నిఖాదస్యాద్బర్హిర్వర్తేర్యమినోద్యస్యామేవైనం వినోదయోపశకరమవాస్కరిషదేజసమేవైనం వినోదిదేవప్రాదమిదామధ్వానక్విత్యాహతేజసైవైనమనక్తిసమిక్పరాద్భక్తౌషదే ప్రతిముంచితస్మాంశేషదవర్దయః ఫలం అగ్నింగాయత్రం ఛంద ప్రజా ప్రజాయస్వేత్యాభిరేమే మక్ష్యమాన బ్రోహేత్యాహసారిత్రేవ్రోహిప్రక్రియమాణాయాన్ క్రియమాణే సమర్థయతి గాయత్రే సర్వాన్వాహాయత్ర ఛందావాగ్నిస్వేణందమర్థయత్యగ్ని పురాభవత్యగ్నిమధిత్వా ప్రహరితౌ సంభవంతో విజమానమవిదంభవతన్నస్తమనసా విద్యాశాంతే ప్రహృత్య జుహోతి జాతాయైవాత్మానమవిదధాత్యాజ్యేన జుహోత్పేతద్వాగ్న్యా ప్రియం ధామయరాజ్యం ప్రియణైవైనం ధాన్నాసమర్థయత్యథో తేజసా విషేత్తేది బలిరాదత్తగిచ్చదైవక్యేన యోగిజతమవేదిహో వక్యేనాగవాప్యుమో దేవాన్ దైవేర్విషప్రాగురుత్యాహ దేవేర్గేదాభిరస్తేర్దేవానుపయంతివన్ధేత్యాహ్యోమైవన్ధయుధిస్తస్మాదేవమాహ బృహస్పతే ధారయావధూనేత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతిర్బ్రహ్మ దైవాత్మై వసో నవరంధే హవ్యాదే వదంతామిత్యాహ ేత్యాహత్తామై పశూనాశునాగం లోపగర్ద్రోపమే పశులు తథాధ్యాహ పశుభోమే పశూనేవాత్మై రమయతి ప్రథమైదర్శనామాదత్తే ప్రసూప్యాశ్వినా బాహుభ్యామిత్యాహాశ్వినో హి దేవానామద్భ్యోష్టాహస్తాభ్యామిత్యాహయత్యా సత్యప్రాదేవ్యాధ్యంపాధ్యగం ేత్యాపరిష్టా దేవైనం మేధ్యం కరోతి పాలయత్యంతరేణం కరోతి అగ్నినామే హోత్రాదేవాసురాభ్యభవన్నగ్నేయమ్యమానాయానుభ్రోహేత్యాభ్యాసమిభోక్తేదప్తదశామిధేరే ప్రజాపదేరాప్తేదప్తదశాన్వాహద్వాదశమాధాపంచత్సరంవత్సరస్సంవత్సరం ప్రజాన ప్రజాయంతే ప్రజానామిధేనేనోచ్చయజ్ఞాన్వశ్యాన్ స ప్రజాపతిష్టోష్ణేవాఘారమాఘారయత్తదో వే దేవాయజ్ఞమన్వశ్యనయత్తోష్ణేవాఘారమాఘారయతి యజ్ఞస్యానుఖ్యాస్యాజ్ఞాధేత్తం దేవాస్తోష్ణేగం హోమేనావృంజనయత్తోష్ణేవాఘారమాఘారయతి భ్రాతృవ్యస్యైవ తద్యజ్ఞం వృంతే వర్ధే సంవాచ్య పునా దేవేనాంతిస్తమాచిత్రృద్ధయజ్ఞోసో రక్షదామ ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమే ప్రేణా సంవత్సరమేవాదశారిగస్ లోకస్ సమక్షేషాఘారర్వా దేవతాఘారమాఘారయతి శీర్షదేవయజ్ఞమానస్ సర్వా దేవత అవరుంధే లోపాయజ్ఞాఘార ఆత్మా పశునాఘారమాఘార్య పశుగం ప్రాణవాయుగచ్చామిత్యాహవాయుదేవ్యోవాజావేవాస్య ప్రాణంజుహోరంగానిజయజ్ఞపతిరాజయ్ఞపతిమేవాస్యాజిరంగమయతి విశ్వరూపోవేత్పాదుపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరి ఏకాదశ ప్రజా ప్రాణ ఆత్మైకాదశోజామానేవ పశుస్తం ప్రయజతి పవామేక పరిచయ ఆత్మైవాత్మానం పరిచయ ద్రోహే పశుంద్రాయ్యాహత్రేణం వశే కృత్వా